దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నది రేయి దాటితి వంక, వెలసితి వంత నందుని జింత, వెలసితి వంత నందుని జింత, రే పల్లె ఇల్లాయే నంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపిమ్మ, నీ పలుగాకి పనులకు గోపిమ్మ, గోపించి నిన్ను రోట బంతించేనంత, ఊపున బాయి మాకులకు లిచి, ఊపున బాయి మాకుల కూలిచి, శాపాలు బాపితి వంట, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా ని రామన్న తెలుపగా, అన్నా ని చెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపు మనగా, చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండమ్ముల, ఆ రూపము గనిన యశోదకు తాపము నశించి జన్మ ధన్యతగా చిన్. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. కాళీయ పణి పణ జాలాన ఝణ ఝణ, కాళీయ పణి పణ జాలాన ఝణ ఝణ, కేణీ కటిల్చిన గోప కిశోరా, ఆ సాది దానవ గర్వాపహారకం సాది దానవ గర్వాపహార హింస విదూరా పాప విదారా కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీశ్వరాళి లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృత నవ రాస కేళి విరళీకృత నవ రాస కేళి వనమాలి సిఖి పించ మౌళి వనమాలి సిఖి పించ మౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి